గ్రంథ ప్రశంస. సంసారధ్వని తాపభానుకిరణ ప్రోద్భూత దాహ వ్యథా భిన్నానాం జలకానయ మరుభు విభ్రాంత్యా పరిభ్రామ్యత అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయ నేషా శంకర భారతీ విజయతే నిర్వాణ సస్థాయిని 582 ఇతి శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీ మచ్చంకర భగవతః కృతా వివేక చూడామణేః శృంగగిరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామిను గృహీత వ్యాఖ్యాసనాథః సమాప్తః. గ్రంథ ప్రశంస 585. తాపథానుకిరణ ప్రోద్భూత సంసారధ్వని సంసార మార్గమునందు దాహవ్యథాభిన్నానాం త్రివిధ తాపము లనెడు సూర్యకిరణముల వలన కలిగిన దాహబాధచే దప్పికచే లేదా తాపముచే దోహకితులును జలకాజియా జలమునందు కోరికచే భ్రాంత్యాభ్రాంతిచేత మరుభూవి ఎడారిలో పరిభ్రామ్యతాం తిరుగాడుచున్నవారికి సుఖకరం సుఖకరమైన అద్వయం బ్రహ్మ అద్వితీయమగు బ్రహ్మయనెడు అత్యాసన్న సుధాంబుధిం అతి సమీపముననున్న సుధాసముద్రమును దశయంతి చూపుచున్నట్టిదియు నిర్వాణ సస్థాయిని మోక్షమును కలిగించునదియు అగు ఏషాలయి శంకర భారతి శంకరవాక్కు విజేతే సర్వోత్కర్షగానున్నది శ్రీమచ్చంకర భగవత్పాద ప్రణీతమును శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ విరచిత వ్యాఖ్యాసముల్లసితమును అగు వివేక చూడామణికి పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన ఆంధ్ర భాషానువాదము సమాప్తము. శ్రీయః శ్రీయః శ్రీయః యత్కూపాలస సంసర్గా ధనువాదః కృతో మయా తస్యేవ జానకీ జానేహ పదయో రయ మర్ప్యతే క్వాహం మందమతః క్వేయమద్వైత ప్రక్రియాద్భుత క్షామ్యంతు విబుధాః సర్వే జిజ్ఞాసోశ్చాపలం మమ పుల్లెల శ్రీరామచంద్రుడు.